87 హ్రీంకారజప సుప్రీత సం భా హ్రీంకారజప సుప్రీత హ్రీంకారస్య జప హ్రీంకారజః తేన సుప్రీత ఓం హ్రీంకారజప సుప్రీతాయే నమః 11 174 లలితా త్రిసతీ భాష్య ఆం వి హ్రీంబీజ జపముచేత సంతుష్టు రాలే భక్తుల ననుగ్రహించునదీ గానదేవికి హ్రీంకార జప సుప్రీతాయను నామము ప్రసిద్ధము.